చేయుది ఏనాడు నాలో జరగరుది ఈ అనుభవం మరలారానిది ఆనంద రాగం మోగింది అందాల లోకం రమ్మంది క్షణమిలాగింది నింగిలేలా ఏకం కాగా ఈ క్షణమిలాగింది పరువాలు మీటి తెలయేటి తోటి పాడాలి నేడు కావాలి తోడు ఏనాడు నాలో జరగంది ఈనాడే ఏదో అయింది ఏనాడు నాలో జరగంది ఈ అనుభవం మరలా రానిది ఆనంద రాగం మూగింది అందాల లోకం రమ్మంది ఈనాడే ఏదో అయింది